వంక తొంగి చూసింది చలి గాలి మేను సోకింది మనసైన చెల్వ తనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది నెల వంక తొంగి చూసింది చలి గాలి మేను సోకింది వంక తొంగి చూసింది విడిపోని బంధమే వెలసే నెల వంక తొంగి చూసింది సరిగాలి మేన సోకింది పాట ఈ నాటి బ్రతుకు బాట నాటి వలపు పాట ఈ నాటి బ్రతుకు బాట ఆనాటి కలవరింత ఈ నాటి కౌగిలింత నెలవంక తొంగి చూసింది చలి గాలి మేను సోకింది చిరునవ్వులలుక తెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి నెలవంక తొంగి చూసింది చలి గాలి మేను